చేసాలా పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ. అట్ట కన్నె రజయ్యలా కారాలే నూరేలా, ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కూరాలే పెంచేలా. కుందేలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. దేశాలొచ్చాలే నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల, నువ్విట్ట ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా. బాబు నువ్వే ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా, కుండల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే. మీసాల పిల్ల. సుబ్బారావు దిష్టెట్లుంటాడు, ఇడు మట్టె కొట్టుకుపోను వాడు ఎట్లు కొట్టుకుపోను. ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు, శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను. నువ్వింత హార్ష్గా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా. ఏ తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా. నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చెట్టాలా. హే మిసాల పిల్ల. ఏంటి నువ్వింకా పడుకోలేదా? ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. నీ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంతా సీనే లేదు. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా. కలకత్తా కాళీ మాత నీకు మే నత్తయ్యేలా. హే మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యాలా. అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.